దైవము నీనే, కొలువ దైవము నీనే, కావ దైవము నీనే, కొలువ దైవము నీనే. కైవల్య ఫలదాత కేశవను నీనే, కైవల్య ఫలదాత కేశవను నీనే, ఆవ దేవరిగె ఈ వైభవవ కాణే, ఆవ దేవరిగె ఈ వైభవవ కాణే. రావణాంతక స్వామి శ్రీ పురందర విఠల, రావణాంతక స్వామి శ్రీ పురందర విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల విఠల. Okay.